18.71 శ్రద్ధావనన స్వ్యశ్చ శృణుయదపి యో నరః సో రెండుడొట్టి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. అనగా ఏ పురుషుడు ఈ గీతాశాస్త్రమును అత్యంత శ్రద్ధాభక్తులతో మరియు దోషదృష్టి లేనివాడై వినునో విన్నంత మాత్రముననే సమస్త పాపముల నుండి ముక్తుడై అగ్నిహోత్రాది శ్రేష్ఠ కర్మలు చేయనటువంటి వారు పొందునటువంటి శుభలోకములను అనగా స్వర్గాది లోకములను పొందును. ఏ శిష్యుడు ఈ గీతాశాస్త్రము యొక్క అభిమతమును చక్కగా గ్రహించదలంచి అనగా తెలుసుకొనగోరినవాడై అడుగుచున్నాడో ఆ విధముగా అడుగుచున్నటువంటి గురువుగారి అభిప్రాయం ఎటువంటిదనగా, శ్రోతయైన నా శిష్యుడు గీతాశాస్త్రము యొక్క అభిమతమును అనగా సరియగు అర్థమును తెలుసుకొనలేదు. కావున ఈతనికి మరియొక్క పర్యాయముగా వేరు విధము చెప్పెదను. ఈ విధముగా ఆచార్యుల వారు అతనికి అనగా ప్రియమైన శిష్యునికి ఈ గ్రంథము యొక్క అర్థమును తెలియజేయుట ఆయన తన కర్తవ్యముగా తలంచి అర్థగ్రహణము కొరకు వేరు ఉపాయమును గ్రహించి ఏదో ఒక విధముగా శిష్యుని కృతార్థునిగా చేయదలంచి 18.72 కచ్చిదితమృతం పార్థత్వైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ. అనగా ఓ పార్థ, నీవు నాచే చెప్పబడిన ఈ గీతాశాస్త్రమును ఏకాగ్రచిత్తుడనే విన్నావా? మరి విని నీ బుద్ధియందు దానిని చక్కగా స్థిరపరచుకున్నావా? లేక విని విననట్లుగా గ్రహించలేదా? ఓ ధనంజయ, నీ యొక్క అజ్ఞాన జనితమైనట్టి స్వాభావికమైన మోహభావము, అవివేకము, చిత్తము యొక్క మూఢభావము మొదలగు అనిష్టదాయకములైన సర్వభావములు పూర్తిగా తొలగిపోయినవా? నీవు ఎంతగానో శ్రమించి ఈ శాస్త్రమును ఆ మూలాగ్రముగా విన్నావా? మరియు ప్రశ్నించుటేందు నీవు చేసిన శ్రమ ఫలించినదా? అప్పుడు శిష్యు రూపమున ఉన్న అర్జునుడు ఇలా అన్నాడు, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 19.73 నష్టో మోహః స్మృతిర్లభాత్వత్ప్రసాదాన్మయ 2 చ్యుత స్థితో 2 సమీగత సందేహః కరిష్యే వచనం తవ. అనగా ఓ అచ్యుత, సమస్త సంసారరూప అనర్థమునకు కారణమైయుండిన నా యొక్క అజ్ఞానజన్య మోహమంతయు మరియు సముద్రము వలె దాటరాని అనగా తరించరానిదేయున్నదో అది అంతయు పూర్తిగా తొలగిపోయినది. మరియు ఓ అచ్యుత, తమ దయవలన దీని పొందినందువలన సమస్తమైన అజ్ఞాన గ్రంథులు అనగా సర్వవిధ సంశయములు తొలగిపోవునో అటువంటి ఆత్మవిషేక స్మృతిని పొందియున్నాను. అజ్ఞాన జనితమైన మోహమును నశింపజేయు మరియు ఆత్మవిషేకమైన లాభమును పొందింపజేయునటువంటి మీచే చెప్పబడిన మోహనాశ విషేకమైన ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా అతి స్పష్టముగా తెలుసుకొనియున్నాను. సమస్త శాస్త్రముల యొక్క అర్ధరూపమైన జ్ఞానము యొక్క ఫలము ఇంతేనని గుర్తించియున్నాను. ఈ విధముగానే ఛాందోగ్యోపనిషత్తు అను శృతి గ్రంథమునందుగూడా ఆత్మను ఎదుంగనట్టి నేను శోకించుచున్నాను అని చెప్పి ప్రకరణ సందర్భముననుసరించి ఆత్మజ్ఞానము కలిగిన వెంటనే సమస్త గ్రంథులు విడిపోవును అని తెలుసుకున్నాను. అప్పుడు హృదయమునందు గల గ్రంథి విచ్ఛిన్నమైపోవును. అట్టి స్థితియందు సర్వత్రా ఏకత్వమును అనుభవించువానికి ఇంకా మోహ శోకములు ఎట్లు కలుగును? ఇప్పుడు నేను సర్వవిధ సంశయరహితుడనే మీ ముందు నిలబడియున్నాను. ఇప్పుడు మీరు ఏది చెయ్యమని ఆజ్ఞాపించినా అదియే చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నేను మీ దయవలన కృతార్థుడనే యున్నాను. ఇప్పుడు నాకు ఎటువంటి కర్తవ్యము లేదు. శాస్త్రము యొక్క అభిప్రాయము సమాప్తమైనది. ఇప్పుడు కథానంబంధమును తెలుపుటకుగాను సంజయుడు ఇలా అన్నాడు, 18.74 ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మనః సంవాదమ మమ శ్రాష మద్భుతం రోమహర్షణం. అనగా ఈ విధముగా నేను ఈ పైన చెప్పబడిన అద్భుతమైనది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన రోమములను గగుర్పాటు చెందించినట్టి శ్రీ వాసుదేవ భగవానుడు మరియు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథ 198 మహాత్ముడైన అర్జునుని మధ్య జరిగిన ప్రశ్నోత్తర రూపమైన చర్చను సంవాదమును విన్నాను మరియు దానిని 18.75 వ్యాసప్రసాదాచుతవానే తద్గుహితమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథేత స్వయం అనగా అనేను భగవత్స్వరూపుడైన వ్యాసుల వారి కూప వలన వారిచే దివ్య చక్షువులను పొంది ఈ పరమరహస్య పూర్ణమైన సంవాదమును మరియు పరమయోగమును విన్నాను. ఆ విధముగా ఈ సంవాద రూపమున చెప్పబడిన యోగమును నేను యోగేశ్వరుడు మరియు భగవంతుడు అయిన శ్రీకృష్ణునిచే ఆయన స్వయముగా చెప్పుచూ ఉన్నప్పుడు విన్నాను. పరంపరగా కాదు. 18.76 అరాజన్ సంస్కృత్య సంవాదమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యమి చ మహుర్ముహుః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కేశవుడు మరియు అర్జునుడు మధ్య జరిగినటువంటి పరమ పవిత్రము విన్నంత మాత్రముననే సర్వపాపములను నశింపజేయినది మరియు అత్యద్భుతమైన సంవాదమును విని మరియు అనేక పర్యాయములు స్మరించుకొని నేను ప్రతిక్షణము కూడా హర్షించుచున్నాను అనగా ఆనందమును పొందుచున్నాను. ఆ 18.77 తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరేయః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. మరియు ఓ మహారాజా, హరి యొక్క ఆ అత్యంత అద్భుతమైన విశ్వరూపమును గూడా ఎన్నో పర్యాయములు మనస్సునందు స్మరించుకొని నాకు చాలా ఆశ్చర్యము కలుగుచున్నది మరియు నేను ఎడతెగని ఆనందమును పొందుచున్నాను. ఇంకా ఎంతని చెప్పేది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష యథాతథం 199 18.78 యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీర్విజయో భూతిభ్రువ తత్ర నీతిర్మతిర్మమ. అనగా సమస్తమైన యోగము మరియు దానికి సంబంధించిన బీజములు విత్తనములు వారి నుండియే జనించియున్నవి. అందుచేత భగవంతుడైన శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. ఏ పక్షమునందు యుద్ధములో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ఏ పక్షమునందు గాండీవమును ధరించియున్న ప్రతాపుత్రుడు అర్జునుడు ఉండునో ఆ పాండవుల పక్షమందుననే శ్రీ అనగా లక్ష్మీదేవి, ఆ పక్షమునందే విజయము, ఆ పక్షమునందే విభూతి అనగా లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన సంపద మరియు అచ్చటనే స్థిరమైన అనగా అచంచలమైన నీతి ఉండును. ఇది నా అభిప్రాయము. మీటర్ మద్భగవద్గీత యందలి శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీ మోక్ష సన్యాస యోగమనబడు 18వ అధ్యాయమునకు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు ఆర్ తెనుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి ప్రణవాశ్రమము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాత 200